అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ఓం విష్ణోః క్రమోసి తస్యభిమాతిః అభిమాతిః గాయత్రం అభిమాతిహేత్యభిమాతిః గాయత్రం ఛందః ఛందః ఆరోహ రోహ పృథివీం పృథివీమను అనువి విక్రమస్వ క్రమస్సు నిర్భక్తః నిర్భక్తస్సః నిర్భక్త ఇతిని భక్తః స్వయం ఇయమ్ గ్రీష్మః గ్రీష్మో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్యభిషస్తిః అభిషస్తిః త్రైష్టుభం అభిషస్తిహేత్యభిషస్తిః త్రైష్టుభం ఛందః ఛందః ఆరోహ రోహాంతరిక్షం అంతరిక్షమను అనువి విక్రమస్వ క్రమస్వ నిర్భక్తః నిర్భక్తస్సః నిర్భక్త ఇతిని భక్తః స్వయం ఇయమ్ గ్రీష్మః గ్రీష్మో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్యాదీయత అరాధీయతో హంత హంతా జాగతేన జాగతం ఛంద ఛంద ఆరోహ రోహదివం ఇవమను అనువి విక్రమస్వ క్రమస్వ నిర్భక్త నిర్భక్తస్సః నిర్భక్త ఇతిని భక్తః స్వయం ఇయమ్ గ్రీష్మః గ్రీష్మా విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అసి శత్రూయతః శత్రూయతో హంత శత్రూయత ఇది శత్రూయతః హంతానుష్టుభం ఆనుష్టుభం ఛందః ఆనుష్టుభమిత్యానోస్తుభం ఛంద ఆరోహ రోహ దిశః దిశోను అనువి విక్రమస్వ క్రమస్వ నిర్భక్తః నిర్భక్తస్సః నిర్భక్త ఇతిని భక్తః స్వయం ఇయమ్ గ్రీష్మః గ్రీష్మైతి గ్రీష్మః అక్రందదగ్నిః అగ్నిస్తనయన్ స్తనయన్నివ ఇవ ద్యోః ద్యోః క్షామ క్షామారేహర్దీరుధః దీరుధః సమంజన్ సమంజన్నితి సమ్ అంజన్ సద్యోజ్ఞాన జ్ఞానో విద్ధ విద్ధో అక్ష్యత్ అక్ష్యదా ఆ రోదసీ రోదసీ భానునా రోదసీ ఇది రోదసీ భానునా భాతి భాత్యంత అంతరిక్యంత అగ్నేభ్యావర్తిన్ అభ్యావర్తిన్నభి అభ్యావర్తిన్నిత్యభి ఆవర్తిన్ అభినః న ఆవర్తస్వ వర్తస్వాయుషా ఆయుషా వర్చసా వర్చసా సన్యా సన్యా మేధయా మేధయా ప్రజయా ప్రజయా ధనేన ప్రజయేతి ప్రాజయా ధనేనేతి ధనేన అగ్నే అంగిరః అంగిరః శతం శతం తే సంతు సంతావృత ఆవృత సహస్రం ఆవృత ఇత్యావృత సహస్రం తే ఉపావృత ఉపావృత ఇత్యుపా ఆవృత తాసాం పోషస్య పోషస్య పోషేణ పోషేణ పునః పునర్నః నో నష్టం నష్టమా ఆకృతి ఋధి పునః పునర్నః నో రయిం రయిమా ఆకృతి ఋధీతి ఋధి పునరూర్జా ఊర్జాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్న ఇషా ఇషాయుషా ఆయుషేత్యాయుష పునర్నః నః పాహి పాహి విశ్వతః విశ్వత ఇది విశ్వతః సహ రయ్యా రయ్యాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే రిన్వస్వ రిన్వస్వ ధారయ ధారయేతి ధారయ విశ్వప్స్న్యా విశ్వతః విశ్వప్స్నేతి విశ్వాప్స్న్యా విశ్వతస్పరి పరీతి పరి ఉదుత్తమం ఉత్తమం వరుణ వరుణపాశుతమం వరుణపాశం పాశమస్మద్ అస్మదవ అవాధమం అధమం వి ఇమధ్యమం మధ్యమగ్రశ్రథాయ శ్రథాయేతి శ్రథాయ అథా వయమ్ అయమాదిత్య ఆదిత్యం వ్రతే వ్రతే తవ తవానాగస అనాగసో అనితయే అనితయే శ్యామ శ్యామేది శ్యామ ఆత్వాహారుషం అహారుషమంత అంతరభూ అభూర్ధ్రువ ధ్రువస్తిష్ఠ తిష్టావిచాచలి అవిచాచలిత్యవీచాచలి ఇషస్వా త్వా సర్వా సర్వా వాంఛంతు వాంఛన్వస్మిన్ అస్మిన్ రాష్ట్రం రాష్ట్రమధి అధిశ్రయ శ్రయేదిశ్రయ అగ్రే బృహన్ బృహన్ వృషసాం వృషసామూర్ధ్వ ఊర్ధ్వో అస్థాత్ అస్థాన్ నిర్జగ్నివాన్ నిర్జగ్నివాన్ తమస నిర్జగ్నివానితి నిజగ్నివాన్ తమసో జ్యోతిషా జ్యోతిషా ఆగాత్ అగాదిత్యగా అద్భాదునా భాదునా ఋషత ఋషత స్వంగ స్వంగ ఆ స్వంగ ఇది సు అంగ ఆ జాత జాతో విశ్వా విశ్వా సద్మాని సద్మాన్యప్రాహ అప్రా ఇత్యప్రాహ సీదత్వం త్వం మాతు మాతురస్యాః అస్యా ఉపస్థే ఉపస్థే విశ్వాని ఉపస్థ ఇత్యుపాస్థే విశ్వాన్నిర్ణే అగ్నే వజనాని వజనాని విద్వాన్ విద్వానితి విద్వాన్ మయీనాం ఏనామర్చుషా అర్చుషా మా మా తపసా తపసాభి అభిషూషుచః శూషిచోంత అంతరస్యాం శుక్రజ్యోతి శుక్రజ్యోతిర్వి శుక్రజ్యోతిరి శుక్రజ్యోతి విభాహి భాహీతి భాహి అంతరగ్నే అగ్నే రుచా రుచాత్వం సముఖాయై ముఖాయై సదనే సదనే స్వే స్వైతి స్వే తస్యాస్త్వం త్వం హరసా హరసా తపన్ తపం జాతవేద జాతవేద శివ జాతవేద ఇది జాతవేద శివో భవ భవేతి భవ శివో భూత్వా భూత్వా మహ్యం మహ్యమగ్నే అగ్నేథో అథో సీద అథో ఇత్యథో సీద శివ శివస్త్వం త్వమితి త్వం శివా కృత్వా కృత్వా దిశ దిశ సర్వా సర్వా స్వాం స్వాం యోని యోనిమిహ ఇహా ఆసద అసద ఇత్యసద హగుంస శుచిషత్ శుచిషద్వసు శుచిషదితి శుచిషత్ వసురంతరిక్షసత్ అంతరిక్షసద్ధోత అంతరిక్షసరిత్యంతరిక్షాసత్ హోతా వేదిషత్ వేదిషదితి వేదిషదితి వేదీసత్ అతిథిర్దురోణసత్ దురోణసదితి దురోణాసత్ దృషద్వరసత్ దృషదితి దృసత్ వరసదసత్ వరసదితి వరాసత్ ఋతసద్వ్యోమసత్ ఋతసదిత్రిదాసత్ వ్యోమసదబ్జా వ్యోమసదితి వ్యోమాసత్ అబ్జా గోజా అబ్జాయిత్యబోజా గోజా ఋతజా గోజాయితి గోజా ఋతజా అద్రిజా ఋతజాయిత్రిరాజా అద్రిజా ఋతం అద్రిజాయిత్యద్రీజా ఋతం బృహద్ బృహదితి బృహద్ వివస్పరి పరి ప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్ని అగ్నిరస్మద్ అస్మద్వితీయం ద్వితీయం పరి పరి జాతవేదా జాతవేదాది జాతవేదా తృతీయమప్సు అప్సు నృమణా అప్సుపోసు రమణా అజస్రం రమణా ఇది ద్రవణా అజస్రమింధాన ఇంధాన ఏనం ఏనం జరతే జరతే స్వాధీ స్వాధీరి స్వాధీ విద్మాతే తే అగ్నే అగ్నే త్రేధా త్రేధా త్రయాణి త్రయాణి విద్మ విద్మాతే తే సద్మ సద్మ విభృతం విభృతం పురుత్ర విభృతమిది విభృతం పురుత్రేది పురోత్ర విద్మాతే తే నామ నామ పరమం రమం గుహా గుహాయత్ యద్విద్మ విద్వాతం సముత్సం ఉత్సంయత యత ఆజగంథ ఆజగంథేత్యాజగంథ సముద్రే నృమణా నృమణా అప్సు నృమణాది నృమణా అప్సంత అప్సిపోసు అంతర్మృజక్షా రజక్షా ఈధే రజక్షా ఇది మృజక్షా ఈధే దివ దివో అగ్నే అగ్నూధన్ ఊధన్నిూధన్ తృతీయే రజసి రజసి అస్థివాగుంసం అస్థివాగుంసృతస్య ఋతస్యోనౌ యోనౌ మహిషా మహిషా అహిన్వన్ అహిన్వన్నిహిన్వన్ అక్రందదగ్ని అగ్నిస్తనయన్ సనయన్విల విరద్యో గౌ క్షామ క్షామారేరిహద్ ఏరిహద్వీరుధ వీరుధ సమంజన్ సమంజన్మితి సంజన్ సజ్జోజ్ఞాన జ్ఞానో వి ఈమిద్ధ ఇద్ధో అర్క్షద్ అర్క్షదా ఆ రోదసీ రోదసీ భానునా రోదసీ ఇది రోదసీ భానునా భాతి భాత్యంత అంతరిత్యంత ఋషిక్పావక పావకో అరతి అరతి సుమేధా సుమేధామర్తేషు సుమేధా ఇది సుమేధా మర్తేష్వర్ని అగ్నిరవృత అమృతోని నిధాయి ధాయీతి ధాయి ఇయర్పి ధూమం ధూమమరుషం అరుషం భరిభ్రత్ భరిభ్రదుత్ ఉచ్చుక్రేణ శుక్రేణ శ్రోతిషా శ్రోతిషాద్యాం యామినక్షత్ ఇనక్షదితీనక్షత్ విశ్వస్య కేతు కేతుర్భువనస్ భువనస్ గర్భ గర్భ ఆ రోదసీ రోదసీ అవృణాత్ రోదసీ ఇది రోదసీ అవృణాజ్జాయమాన జాయమాన ఇది జాయమాన వీడుంచిత్ చిదద్రిమ్ అద్రిమభినత్ అభినత్పరాజన్ పరాజంజనా పరాజన్నితి పరాజన్ జనాయత్ యదగ్ని అగ్నిమయజంత అయజంత పంచ పంచేది పంచ శ్రీణాముదార ఉదారో ధరుణ ధరుణో రయీణం రయీణం మనీషాణ మనీషాణ ప్రార్పణ ప్రార్పణ సోమగోపా ప్రార్పణ ఇది ప్రార్పణ సోమగోపాది సోమాగోపా అసో సోను సూనుస్సహస సహసో అప్సు అప్సు రాజా అప్సిపోసు రాజావి విభాతి భాత్యగ్రే అగ్ర ఉషసా ఉషసామిధాన నిధాన ఇది ధాన ఎస్తే తే అద్య అద్య కణవత్ కణవద్భద్రశోచే భద్రశోచే పూపం భద్రశోచ ఇది భద్రశోచే అపూపం దేవృతవంతం ఘృతవంతమగ్నే ఘృతవంతమితి ఘృతవంతం అగ్నిత్యగ్నే ప్రథం తన్నయ నయ ప్రతరాం ప్రతరాం వస్య ప్రతరామిది ప్రాతరాం వస్యోచ్చ అచ్చాభి అభిద్యుమ్నం యుమ్నం దేవభక్తం దేవభక్తం యవిష్ట దేవభక్తమితి దేవాభక్తం యవిష్ఠేతి యవిష్ట ఆహం తం భజ భజ సౌశ్రవసేషు సౌశ్రవసేష్వగ్నే అగ్న ఉక్త ఉక్తే ఉక్త ఉక్త ఆ ఉక్త ఉక్తే ఉక్తే ఆ భజ భజ శస్యమానే శస్యమాన ఇది శస్యమానే ప్రియ సూర్యే సూర్యే ప్రియ ప్రియో అగ్నా అగ్నా భవాది భవాచ్యుత్ ఉజ్జాతేన జాతేన భినదత్ భినదత్ ఉజ్జనిత్వై జనిత్వైర్జనిత్వై త్వామగ్నే అగ్నే యజమానా యజమానా అను అనుద్యూన్ ద్యూన్ విశ్వా విశ్వావసూని వసూని రధిరే రధిరే వార్యాణి వార్యాణీతి వార్యాణి త్వయా సహ సహ ద్రవిణం ద్రవిణమిచ్చమానా ఇచ్చమానా వ్రజం వ్రజం గోమందం గోమందముషిజ గోమందరి గోమందం ఉషిజోగి యుగబ్రుః బబ్రుర్జి బబ్రుః వృషానో రుక్మ రుక్మవృవ్యా వృవ్యాది ద్వ్యద్యౌద్ అద్యౌద్దుర్మర్షం దుర్మర్షమాయుః దుర్మర్షమితి దుహోమర్షం ఆయుశ్రియే శ్రియే రుచాన రుచాన ఇది రుచాన అగ్నిరమృత అమృతో అభవత్ అభవద్వయోభి అయోభిర్యత్ వయోభిరితి వయహాభి యజేనం ఏనందో యోరజనయత్ అజనయత్ సురేతాహ సురేతా ఇది సూరేతాహ అన్నపతేన్నస్య అన్నపతయిత్యన్నాపతే అన్నస్య నః నో దేహి దేహ్యనమీవస్య అనమీవస్య శుష్మిణః శుష్మిణ ఇది శుష్మిణః ప్రదాతారం తాదిశ ప్రదాతారమిది ప్రదాతారం తాదృశ ఊర్జం ఊర్జం నః నో దేహి దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్వీపదే చతుష్పద ఇది చతుర్పదే వదు ఉత్వాహ త్వావిశ్రే విశ్రే దేవాః దేవాగ్నే అగ్నే భరంతు భరంతు చిత్తిభిః చిత్తిభిరితి చిత్తిభిః సనః నోభవ తవ శివతమ శివతమ సుప్రదీక శివతమ ఇది శివాతమ సుప్రదీకో విభావసు సుప్రదీక ఇది సుప్రదీక విభావసురితి విభావసు ప్రేత్ ఇదగ్నే అగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి యాహి శివేభి శివేభిరర్చిభి అర్చిభిస్వం అర్చిభిరిత్యర్చేభి తమిది బృహద్భిర్భానుభి బృహద్భిరితి బృహద్భి భానుభిర్భాసన్ భానుభిరితి భానుభి భాసన్మా మా హిగుంసీ హిగుంసీస్తనువా తనువా ప్రజా ప్రజా ప్రజా సమిధాగ్ని సమిధేతి సంవిధా అగ్నిం దుహస్యత ఘృతై ఘృతైర్బోధయత బోధయతాతిథిం అతిథిమిత్యతిథిం ఆస్మిన్ అస్మిన్ హవ్యా హవ్యా జహోతన జహోతనేతి జహోతన ప్రప్రాజం ప్రప్రేతి ప్రాప్ర అజమగ్ని అగ్నిర్భరతస్య భరతస్య శృణ్వే శృణ్వేది క్రియత్ యత్ సూర్య సూర్యో న రోచతే రోచతే బృహత్ బృహద్భా భా విభా అధియ యః పూర్వం పూర్వం ప్రతమాసు ప్రతమాసు తస్థౌ తస్థౌ దీరాయ దీరాయ దైవ్యః దైవ్యో అతిథిః అతిథి శివ శివో నః న ఇది నః ఆపో దేవీః దేవీః ప్రతి ప్రతిగృహీత గృహీత భస్మ భస్మైతత్ ఏతత్ శ్యోనే శ్యోనే గుణధ్వం సుణధ్వం సురభౌ సురభావు లోకే లోక ఇది లోకే తస్మై నమంతాం నమంతాంజనయః జనయ సుపత్నీః సుపత్నీర్మాత సుపత్నీరితి సుపత్నీః మాతేవ ఇవ పుత్రం పుత్రం విభ్రత విభ్రతాసు స్వేనం ఏనమిత్యేనం అప్స్వగ్నే అప్స్విత్యపరుసు అగ్నే సభిః సధిష్టవ తమసః సౌషధీః ఓషధీరను అనురుధ్యసే రుధ్యస ఇది రుధ్యసే గర్భేసన్ సంజాయసే జాయసే పునః పునరితి పునః గర్భో అసి అస్యోషధీనాం ఓషధీనాం గర్భః గర్భో వనస్పతీనాం వనస్పతీనామితి వనస్పతీనాం గర్భో విశ్వస్య విశ్వస్య భూతస్య భూతస్యాగ్నే అగ్నే గర్భః గర్భో అపాం అపామసి అసీద్యసి ప్రసవ్య భస్మనా ప్రసవ్యేది ప్రాసవ్య భస్మనా యోనిమ్ యోనిమపః అపశ్చ పృథివీం పృథివీమగ్నే అగ్నిత్యగ్నే సగుంసృజ్య మాతృభిః సగుంసృజ్యేతి సంసృజ్య మాతృభిస్వం మాతృభిరితి మాతృభిః తం జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ పునః పునరా ఆసదః అసద ఇత్యసదః పునరాసద్య ఆసద్య సదనం ఆసద్యేత్యాసద్య సదనమపః అపశ్చ పృథివీం పృథివీమగ్నే అగ్నిత్యగ్నే శేషే మాతుః మాతుర్యథోపస్థే ఉపస్థేంత ఉపస్థితిపాస్థే అంతరస్యాగం శివతమ శివతమైతి శివాతమ పునరూర్జా ఊర్జాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్నిషా ఇషాయుష ఆయుషేత్యాయుష పునర్న నహి పాహి విశ్వత విశ్వత ఇది విశ్వత సహ వైయా వైయాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే విన్మస్వ విన్మస్వ ధారయ ధారయేతి ధారయ విశ్వప్స్నియా విశ్వత విశ్వప్స్నియేతి విశ్వాప్స్నియా విశ్వతస్పరి పరేతి పరి పునస్వా ఆదిత్యా రుద్రా రుద్రావసవ వసవ సమ్ సమింధతా ఇంధతా పునః పునర్బ్రహ్మాణ బ్రహ్మాణో వసునీథ వసునీథ యజ్ఞై వసునీథేతి వసునీథ యజ్ఞైరితి యజ్ఞై ఘతేన త్వం తమువ తనువో వర్ధయస్వ వర్ధయస్వ సత్యా సత్యాస్సంతు సంతు యజమానస్య యజమానస్య కామాః కామా ఇతి కామాః ఓధాన నో అస్య అస్య వచసః వచసో యవిష్ఠ యవిష్ఠమగంహిష్ఠస్య అగంహిష్ఠస్య ప్రభుతస్య ప్రభుతస్య స్వధావ ప్రభుతస్య విత్వాభృతస్య స్వధావ ఇతి స్వధావ ప్రియదిత్వః తో అను అనుత్వః తో వృణాతి వృణాతి వందారు వందారుస్తే తే తనువం తనువం వందే వందే అగ్నే అగ్నిత్యగ్నే సబోధి బోధి సూరి సూరిర్మఘవా మఘవా వసుదావా మఘవేతి మఘావా వసుదావా వసుపతి వసుదావేతి వసుదావా వసుపతిరితి వసూపతి యోధ్యస్వద్ అస్మద్వేషాగుంసి ద్వేషాగుంసీతి ద్వేషాగుంసి అపేత ఇతమి వీత ఇతమి విచ సర్పత సర్పతాత అథో ఏత్ర అత్రస్థ స్థపురాణా పురాణా ఏ చూతనా నూతనా ఇది నూతనా అతాదిదం ఇదం యమ యమోవసానం అవసానం పృథివ్యా అవసానమిత్యవాసానం పృథివ్యా అక్రన్ అక్రన్నిమం ఇమం పితర పితరో లోకం లోకమస్మై అస్మా ఇత్యస్మై అగ్నేర్భస్మ భస్మాసి అస్యగ్నే అగ్నే స్పురీషం పురీషమసి అసి సంజ్ఞానం సంజ్ఞానమసి సంజ్ఞానమితి సంజ్ఞానం అసి కామధరణం కామధరణం మయి కామధరణమితి కామధరణం మయితే హే కామధరణం కామధరణం భూయాత్ కామధరణమితి కామధరణం భూయాది భూయాత్ సంజ్ఞా యావః ప్రియా ప్రియాస్తనవ తనువత్సం సం ప్రియా ప్రియా హృదయాని హృదయాని వహ వైతి వహ ఆత్మా వహ ఓస్తు అస్సు సంప్రియ సంప్రియ సంప్రియా సంప్రియ ఇది సంప్రియ సంప్రియాస్తనవ సంప్రియా ఇది సంప్రియ తనువో మమ నమేతి మమ అయగుంస సో అర్ది అర్ధిర్యస్మిన్ యస్మిన్ సోమం సోమమింద్ర ఇంద్రస్సుతం సుతం దభే దభే జఠరే జఠరే వావశాన వావశాన ఇది వావశాన సహస్త్రియం వాజం వాజమత్యం అత్యన్న న సత్యం సప్తిగుం ససవాన్ ససవాన్ సన్ ససవానితి సన్మాన్ సాన్ సూయసే సూయసే జాతవేద జాతవేద ఇది జాతవేద అర్ణే దివ దివో అర్ణం అర్ణమచ్చ అచ్చాదిగాసి జిగాస్యచ్చ అచ్చా దేవాన్ దేవాగం ఊచిషే ఊచిషే ధిష్ణియా ధిష్ణియాయే య ఇతి యే యా పరస్తాత్ పరస్తాత్ రోచనే రోచనే సూర్యస్య సూర్యస్య యాశ్చావస్థాత్ అవస్థాదుపతిష్టందే ఉపతిష్టంత ఆవ ఉపతిష్టంత ఇత్యుపాతిష్టందే ఆప ఇత్యావహ అజ్ఞేయత్ యత్తే హే దివి దివి వర్చ వర్చ పృథివ్యాం పృథివ్యాం యదోషధీషు ఓషధీష్వప్సు అప్సు వా అప్సిద్యపోసు వాయుజత్ర యజద్వేతి యజత్ర ఏనాంతరిక్షం అంతరిక్షమురు ఉర్వాతతంథ ఆతతంథ ద్వేష ఆతతంథేత్యాతతంథ ద్వేష సహ స భాను భానురర్ణవ అర్ణవో నృచక్షా నృచక్షాది నృచక్షా పురీష్యాసో అగ్నయ అగ్నయ ప్రావణేభి ప్రావణేభి సజోషస ప్రావణేభిరితి ప్రావణేభి సజోషస ఇది సజోషస విషందాగం హవ్యం హవ్యమాహుతం ఆహుతమనమీవా ఆహుతమిత్యాహుతం అనమీవా ఇష ఇషో మహీ మహీరి మహీ ఇడామగ్నే అగ్నే పురుదగుంసం పురుదగుంసగుం సమిం పురుదగుంసరి పురుదగుంసం సలింగో గో శశ్వత్తమం శశ్వత్తమగం హవమానాయ శశ్వత్తమమితి శశ్వతమం హవమానాయ సాధ సాధేతి సాధ స్యాన్న సూను సూనుస్తనయ తనయో విజావా విజావాగ్నే విజావేతి విజావా అగ్నే సా సాతే సుమతి సుమతిర్భూతు సుమతిరితి సుమతి భూత్వస్మే అస్మే ఇత్యస్మే అయందే ఏ యోని యోనిరుత్య ఋత్యో యత యతో జాత జాతో అరోచసా అరోచసా ఇత్యరోచసా సంజానన్ జానన్నగ్నే అగ్న ఆరోహ రోహాథ అథాన నోమర్ధయ వర్ధయా రయిం రయిమితి రయిం చిదసి అసితయార తయా దేవతయా దేవతయాంగిరస్వ అంగిరస్వధ్రువా ధ్రువాసీద సీద పరిచిత్ పరిచిదసి పరిచితి పరిచిత్ అసితయా తయా దేవతయా దేవతయాంగిరస్వ అంగిరస్వధ్రువా ధ్రువాసీద సీదలోకం లోకం వృణ వృణిద్రం ఛిద్రం వృణ వృణాథో అథో సీద అథో ఇత్యథో సీద శివా శివా త్వం త్వమిది త్వం ఇంద్రాగ్నీ ఇంద్రాగ్నీతి ఇంద్ర అగ్ని బృహస్పతి బృహస్పతిరస్మిన్ అస్మిన్ యోనౌ యోనావశీషదన్ అశీషదన్ తాస్ అూదదోహస సూదదోహస సోమం సూదదోహస ఇది సూదాదోహస సోమగ్ని శ్రేణంది శ్రేణంది కృష్ణయ కృష్ణయ ఇది కృష్ణయ జన్మం దేవానాం దేవానాం విష విషస్త్రిషు త్రిష్వా ఆరోచనే రోచనే దివ దివ ఇది దివ సమిదం ఇత కుంసం సంకల్పేథ కల్పేథాకుంసం ప్రియౌ సంప్రియౌ రోజిష్ణు సంప్రియామది సంప్రియౌ రోజిష్ణు సుమనస్యమాను రోజిష్ణు ఇది రోజిష్ణు సుమనస్యమానావిది సుమనస్యమాను ఇషమూర్జం ఊర్జమభి అభి సంవసాను సంవసానౌ సంవసానావిది సంవసాను సంవాం వాం మనాగుంసి మనాగుంసి సంవ్రత వ్రతాసం సమూ ఉచిత్తాని చిత్తాన్యా ఆకరం అకరమిత్యకరం అగ్నే పురీష పురీషాధిపా అధిపా భవ అధిపాధీపా భవాత్వం తన్న నైపిన ఇషమూర్జం ఊర్జం యజమానాయ యజమానాయ ధేహి ధేహీతి ధేహి పురీష్యస్వం తమగ్నే అగ్నే రయిమాన్ రయిమాన్ పుష్టిమాన్ రయిమానిది రయిమాన్ పుష్టిమాగుంసి పుష్టిమాది పుష్టిమాన్ అసీత్యసి శివా దిశ దిశ సర్వాహ సర్వా స్వాం స్వాం యోని యోనిమిహ ఇహా ఆసద అసద ఇత్యసద భవనం నమనసౌ సమనసౌ సమోకసౌ సమనసావితి సమనసౌ సమోకసావరేపసౌ సమోకసావితి సమోకసౌ రేపసావిత్యరేపసౌ మా యజ్ఞం యజ్ఞగం హిగంశిష్టం హిగంశిష్టం మా యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ యజ్ఞపతిమితి యజ్ఞాపతి జాతవేదసౌ శివౌ జాతవేదసావితి జాతవేదసౌ శివౌ భవతం భవతమద్య అద్యన నైదిన మాతేవ ఇవ పుత్రం పుత్రం పృథివీ పృథివీ పురీష్యం పురీష్యమగ్నిం అగ్నిగ్స్వే శ్రేయోనౌ యోనాముభా అభారుఖా ముఖేత్యుఖా తాం విశ్వై విశ్వైర్దేవై దేవైరుతుభ ఋతుభి సంవిధాన ఋతుభైర్తృభ సంవిధాన ప్రజాపతి సంవిధాన ఇది సంవిధాన ప్రజాపతిర్విశ్వకర్మా ప్రజాపతిర్ప్రజాపతి విశ్వకర్మాది విశ్వకర్మేది విశ్వాకర్మా విముంచతు ముంచత్తి ముంచతు అస్య పారే పారే రజస రజస శుక్రం శుక్రం జ్యోతి జ్యోతిరజాయత అజాయతే ద్విజాయత తన్న నపరిషత్ పరిషదతి అరిద్విష విషోగ్నే అగ్నే వైశ్వానర వైశ్వానర స్వాహా స్వాహేది స్వాహా నమస్సు సుతే ఏ నిరృతే నిరృతే విశ్వరూపే నిరృతైతే విశ్వరూపే యస్మయం విశ్వరూపైతి విశ్వరూపే అయస్మయం వి విశ్రుత శ్రుతాబంధం బంధమేతం ఏతమిత్యేతం క్రమేణ త్వం సంయమ్యా యమ్యా సంవిధాన సంవిధానోత్తమం సంవిధానేది సంవిధాన ఉత్తమం నాకం ఉత్తమమిత్యుతమం నాకమధి అధిరోహయ రోహయేమం హిమమితీమం కత్తే ఏ దేవీ దేవీ నిరృతి నిరృతిరాబంధ నిరృతిరితిహీరుతి ఆబంధదామ ఆబంధేత్యాబంధ రామగ్రీవాసు గ్రీవాస్వవిచర్త్యం అవిచర్త్యమిత్యవిచర్త్యం ఇదంతే ఏతత్ తద్వి విష్యామి శ్యామ్యాయుష ఆయుషో నమధ్యాత్ మధ్యాథ అథా జీవ జీవస్పిడం హితమద్ధి మధ్య ప్రముక్త ప్రముక్త ప్రాముక్త ఎస్తే ఏ అస్రూరే క్రూర ఆసన్ ఆసన్ జుహోమి జుహోమ్యేషా బంధానా బంధానామవసర్జనాయ అవసర్జనాయేత్యవసర్జనాయ భూమిరితి పాజనా విదు విదుర్మిరుగి మిరుగిరి నిరుగిరి స్వాహం అహం పరి పరివేద వేద విశ్వద విశ్వరీతి విశ్వద అసంబంధమయమానం యజమానమిచ్చ ఇచ్చేత్యాస్కరస్ తస్కరస్యాను అన్వేషి ఏషిషి అన్యమస్మద్ అస్మదిచ్చ ఇచ్చసా సాదే ఇత్యా నమః నమో దేవి దేవి నిరృతే నిరృతే తుభ్యం నిరృతేతి నిహీరుతే తుభ్యమస్సు అస్తిస్సు దీమహం అహం నిరృతి నిరృతిం వందమాన నిరృతిమితి నిహీరుతి వందమాన పిత పితేవ ఇవ పుత్రం పుత్రం దశయే దశయే వచోభి వచోభిరితి వచహాభి విశ్వస్యా యా జాయమానస్య జాయమానస్య వేద వేద శిరశిర శిరశిర ప్రతి శిరశిర ఇది శిర శిర ప్రతి సూరీ సూరీవి వితష్టే షష్పరితి చష్టే నివేశన సంగమ నివేశన ఇది నివేశన సంగమనో వసూనా సంగమన ఇది సంగమన వసూనా విశ్వా విశ్వరూపా రూపాభి అభిచష్టే షష్టే శుచీభి శుచీభిరితి శుచీభి దేవ ఇవ సవిత సవిత సత్యధర్మ సత్యధర్మేంద్ర సత్యధర్మేతి సత్యాధర్మా ఇంద్రో నగస్థౌ తస్థౌ సమరే సమరే పథీనా సమరైతి సంవరే పథీనామితి పథీనా సంవరత్రరత్రాదాతన దాతనని నిరాహావాన్ ఆహావాన్ కృణోదన ఆహావానిత్యాహావాన్ కృణోదనేతి కృణోదన సించామహ అవటం అవటముద్రిణం ఉద్రిణం వయమ్ వయమ్ విశ్వా విశ్వాహ అహారస్తం అదస్తమక్షిరం అక్షిరమిక్షిరం నిష్కృతాహావమవటం నిష్కృతాహావమితి నిష్కృతాహావం అవటకం సువరత్రం సువరత్రకం సుషేచనం సువరత్రమితి సువరత్రం సుషేచనమితి సుశేచనం ఉద్రిణకం సించే సించే అక్షితం అక్షితమిక్షితం క్షీరాయుంజంతి యుంజంతి కవయ కవయో యుగా యుగాది విలంబతే తన్వతే పృథగ్ పృథగితి పృథగ్ ధీరా దేవేషు దేవేషు సుమ్నగా సుమ్నయేతి సుమ్నగా విలంబసీరా సీరావి వియుగా యుగాదనోత అనోతకృతే కృతే యోనౌ యోనౌపద పవతేహ ఇహ బీజం బీజమిది బీజం ఇరా చష్టి సృష్టి సఫరా సఫరా అసత్ సఫరా ఇది సాఫరా అసన్న నో నేదీయ నేదీయత్సృణ్యా సృణ్యాపక్వం పక్వమా ఆయత్ అయదిత్యయత్ లాంగలం పవీరవం పవీరవకం సుషేవం సుషేవకం సుమతిత్సరు సుషేవమితి సుషేవం సుమతిత్సర్వితి సుమతిత్సరు ఉజిత్ ఇత్పృషతి పృషతి గాం రామవిం అవిం ప్రథర్వ్యం ప్రథర్వ్యం చ ప్రథర్వ్యమితి ప్రాథర్వ్యం చ పీవరీ పీవరీమితి పీవరీ ప్రస్థావద్రథవాహనం ప్రస్థావతి ప్రస్థావత్ రథవాహనమితి రథావాహనం శునన్న నఫాలా ఆహ ఫాలావి విసురంతో సురంతు భూమి భూమికం శునం శునం కీనాశాహ కీనాశా అభి అభియంతో తంతు వాహాన్ వాహానితి వాహాన్ శునం పర్జన్య పర్జన్యో మధునా మధునా పయోభి అయోభిశునాశీరా అయోభిరితి పయహాభి శునాశీరా శృణం శృణమస్మాసు అస్మాసు ధత్తం ధత్తమితి ధత్తం కామం కామదుఖే కామదుఖే సుక్ష్మ కామదుఖేతి కామాదుఖే దుక్ష్మమిత్రాయ మిత్రాయ వరుణాయ వరుణాయ చ చేతి చ ఇంద్రాయాగ్నే అగ్నే పూష్ణే పూష్ణ ఓషధీభ్య ఓషధీభ్య ప్రజాభ్య ఓషధీభ్యైత్యోషధీభ్య ప్రజాభ్యైతి ప్రజాభ్య కృతేన సీత సీత మధునా మధునా సమక్త సమక్త విశ్వై సమగ్రే సమక్త విశ్వైర్దేవై దైరనుమత అనుమత మరుద్భి అనుమతేనుమత మరుద్భిరితి మరుతుర్భి ఊర్జస్వతి వయసా వయసా బిన్వమానా బిన్వమానాస్మాన్ అస్మాన్ సీతే సీతే వయసా వయసాభ్యావృత్స అభ్యావృత్సేభి ఆవృత్స యా జాతా జాతా ఓషధయ ఓషధయో దేవేభ్య దేవేభ్య త్రియుగం త్రియుగం పురా త్రియుగమి త్రియుగం పురేతి పురా అందామి బభ్రూణా బభ్రూణామహం అహగం శరం శరం ధామాని ధామాని సప్త సప్త చేతి శరం వహ వో అంబ అంబ ధామాని ధామాని సహస్రం సహస్రముత ఉతవ గోరుహ రుహ ఇది రుహ అథా శతక్రత్వ శతక్రత్వో యూయం శతక్రత్వ ఇది శతక్రత్వ యూయమిమం ఇమం మే మే అగదం అగదం కృత కృతేది కృత పుష్పావతీ ప్రసూవతీ పుష్పావతీరి పుష్పావతీ ప్రసూవతీ ఫలినీ ప్రసూవతీరి ప్రాసూవతీ ఫలినీరఫలా అఫలా ఉత ఉతేచ్యుత అశ్వా ఇవ ఇవ సచిత్వరీ సచిత్వరీర్వీర్ సజిత్వరీరి సాజిత్వరీ వీరుధ పారయిష్ణవ పారయిష్ణవ ఇది పారయిష్ణవ ఓషధీరి మాతర మాతర తద్వ ఓ దేవీ దేవీరుప ఉపబ్రువే బ్రువ ఇది బ్రువే ప్రపాగంసి విఘ్నతీ విఘ్నతీరిత విఘ్నతీరితి విఘ్నతీ ఇతరప తపశ్చాతయమానా చాతయమానా చాతయమానా అశ్వత్వ ఓ నిషదనం నిషదనం పర్ణే నిషదనమితి మీ సదనం పర్ణే ఓ వసతి వసతి కృతేతి కృత గోభాజయిత్ గోభాజయితి గోభాజ ఇల కిలాసథ అథయత్సనవస సనవస పూరుషం పూరుషమితి పూరుషం యదహం అహం వాజయన్ వాజయన్ నిమాః నిమా ఓషధీ ఓషధీరహస్తే హస్త ఆదధే ఆదధరిత్యాదధే ఆత్మాయక్ష్మస్య యక్ష్మస్య నశ్యతి నశ్యతి పురా పురా జీవగృభ జీవగృభో యథా జీవగృభ ఇది జీవగృభ యథేతి యథా యదోషధిరః ఓషధిరః సంగచ్ఛంతే సంగచ్ఛంతే రాజానః సంగచ్ఛంత ఇది సంగచ్ఛంతే రాజానః సమితౌ సమితావివ సమితావితి సంహితౌ ఇవేతీవ విప్రస్థః స ఉచ్యతే ఉచ్యతే భిషగ్ భిషగ్రక్షోహ రక్షోహామీవ చాతనః రక్షోహేతి రక్షహాః అమీవ చాతన ఇత్యమీవ చాతనః నిష్కృతిర్నామ నిష్కృతిరితి నిహీకృతిః నామ వః వో మాత మాతాథ అథా యూయమ్ యూయద్భిస్థ స్థ సంకృతీః సంకృతీరితి సంకృతీః సరాస్తత్రిణీ ప్రతత్రిణీ స్థన సమయమయతి ఆమయతి నిష్కృత కృతేతి కృత అన్యావహ వో అన్యాం అన్యామవతు అవత్న్యా అన్యాన్యస్యాహ అన్యస్యా ఉప ఉపావత అవతేత్యవత తాస్సర్వాహ సర్వా ఓషధయః ఓషధయః సంవిధానాః సంవిధానా ఇదం సంవిధానా ఇతి సంవిధానాః ఇదం మే మే ప్రావత అవతావచః వచ ఇతి వచః ఉచ్ఛుష్మాః సుష్మా ఓషధీనాం ఓషధీనాం గావః గావో గోష్ఠాత్ గోష్ఠాదివ గోష్ఠాది గోస్థాత్ ఇవేరతే ఈరత ఇతీరతే ధనగం సనిష్యంతీనాం సనిష్యంతీనామాత్మానం ఆత్మానం తవ తవ పూరుష పూరుషేతి పూరుష అతి విశ్వాహ విశ్వాహ పరిష్ఠాహ పరిష్ఠాస్తేన పరిష్ఠా ఇది పరిష్ఠాహ తేన ఇవ ఇవ వ్రజం వ్రజమక్రము అక్రమురిత్యక్రము ఓషధయస్త ప్రాచుచ్యవు అశుచ్యవుర్యత్ యత్కిం కించ చ తనువాం తనువాగం రప రప ఇది రప యాస్తే స ఆతస్థు ఆతస్థురాత్మానం ఆతస్థురిత్యాతస్థు ఆత్మానంగాహ యా ఆదివిషు ఆదివిషు పరుఃపరు ఆదివిషురిత్యా ఆదివిషు పరుఃపరురితి పరుహో పరుహు తాస్తే తే యక్ష్మం యక్ష్మం వి విబాధంతాం బాధంతాముగ్రహ ఉగ్రో మధ్యమశీ మధ్యమశీరివ మధ్యమశీరితి మధ్యమాశీ ఇవేదీవ సాకం యక్ష్మ యక్ష్మ ప్రపద పద శేనేన శేనేన కిచి దేవినా కిచి దేవినేతి కిచి దేవినా సాకం వాదస్య వాదస్య ధ్రాజ్యా ధ్రాజ్యా సాకం సాకం నశ్య నశ్య నిహాకయా నిహాకయేతి నిహాకయా అశ్వావతీం సోమవతీం అశ్వావతీమిశ్వావతీం సోమవతీమూర్జయంతీం సోమవతీమితి సోమావతీం ఊర్జయంతీముదోజసం ఉదోజసమిోజసం ఆవిత్సి విత్సి సర్వాహ సర్వా ఓషధీ ఓషధీరస్మై అస్మా అరిష్టతాదయే అరిష్టతాదయేత్యరిష్టాతాదయే యా ఫలినీ ఫలినీర్యా యా అఫలా అఫలా అపుష్పా అపుష్పాయా యాశ్చ పుష్పిణీ పుష్పిణీరి పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తా బృహస్పతి ప్రసూతా బృహస్పతి ప్రసూతా తాన నో ముంచంతో ముంచంతగంహస అగంహస ఇత్యగంహస యా ఓషధయ ఓషధయ సోమరాజ్ఞీ సోమరాజ్ఞీ ప్రవిష్టా సోమరాజ్ఞీరి సోమరాజ్ఞీ ప్రవిష్టా పృథివీం ప్రవిష్టా ఇది ప్రవిష్టా పృథివీమను అన్విత్తిను తాసాం త్వం త్వమసి అస్యుత్తమా ఉత్తమా ప్ర ఉత్తమేత్యుతమా ప్రణ మమ జీవాతవే జీవాతవే సువ సువేతి సువ అవపతంతీరవదన్ అవపతంతీరిత్యవాపతంతీ అవదన్ దివ దివ ఓషధయ ఓషధయ పరి పరీతి పరి యజీవం జీవమశ్నవామహై అశ్నవామహైన సహ సరిష్యాది ఇష్యాది పూరుష పూరుషరితి పూరుష ఇలాశ్చేదం ఇదముపశృణ్వంతి ఉపశృణ్వంతి ఉపశృణ్వంతీపశృణ్వంతి దూరం దూరం పరాగత పరాగత ఇది పరా ఆగత ఇహ సంగత సంగత సంగతేతి సంగత సర్వా అస్మై అస్మై సందత్త దత్త భేషజం భేషజమితి భేషజం మావహ ఓరిషత్ ఇషత్ ఖనికా ఖనికాయస్మై యస్మై చాహం అహం ఖనామి ఖనామి వహ ద్వైతి వహ విపచ్చతుష్పత్ విపదితి ద్వీపత్ చతుష్పదస్మాకం చతుష్పదితి చతుహోపత్ అస్మాకం సర్వమస్తు అస్వనాతురం అనాతురమిత్యనాతురం ఓషధయస్తం సంవదంతే వదంతే సోమేన సోమేన సహ సహ రాజ్ఞేతిరాజ్ఞా యస్మై కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తం తగం రాజన్ రాజన్ పారయామసి పారయామసీతి పారయామసీ మానః నో హింసీత్ హింసీత్ జనిత జనితాయః యః పృథివ్యాః పృథివ్యాయః యో వాదివం దివగం సత్యధర్మా సత్యధర్మా జజాన సత్యధర్మేతి సత్యాధర్మాః జజానేతి జజాన యశ్చ చాపః అపశ్చంద్రాః చంద్రా బృహతీః బృహతీర్జజాన జజాన కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ అభ్యావర్తస్వ పృథివీ అభ్యావర్తస్వేత్యభి ఆవర్తస్వ పృథివీ యజ్ఞేన యజ్ఞేన పయసా పయసా సహ సహేతి సహ ఉపాంతే తే అగ్ని అగ్నిషిత ఇషితో వవ సర్పదు సర్పత్తి సర్పదు అగ్నేయత్ యత్తే ఏ శుక్రం శుక్రం యత్ యచ్చంద్రం చంద్రం యత్ యత్పూతం పూతం యత్ యజ్ఞయమ్ యజ్ఞయమితి యజ్ఞయమ్ తద్దేవేభ్య దేవేభ్యో భరామసి భరామసీతి భరామసి ఇషమూర్జం ఊర్జమహం అహమిత ఇత ఆదే రదస్ రదస్ ధామ్న ధామ్నో అమృతస్ అమృతస్ యోనే యోనేరితి యోనే ఆనః నోగోషు ఓషు విశదు విశత్వా ఔషధీషు ఓషధీషు జహామి జహామి సేదిం సేదిమనిరామ్ అనిరామమీవాం అమీవామిత్యమీవాం అగ్నే తవ తవ శ్రవ శ్రవో వయ వయోమహి మహిర్భ్రాజంతి భ్రాజంత్యర్చయ అర్చయో విభావసో విభావసో ఇది విభావసో బృహద్భానో శవసా బృహద్భానో ఇది బృహద్ భానో శవసా వాజం వాజముఖ్యం ముఖ్యం దాసి దాసి దాశుషే దాశుషే కవే కవ ఇది కవే ఇదజ్యన్నగ్నే అగ్నే ప్రథయస్వ ప్రథయస్వ జంతుభిః జంతుభిరస్మే జంతుభిరితి జంతుభిః అస్మే రాయ అస్మే ఇత్యస్మే రాయో అమర్త్య అమర్త్యేత్యమర్త్య సదర్శదస్య దర్శదస్య వపుషః వపుషో వి విరాజసి రాజసి పునక్షి పునక్షి సానసిం సానసికం రయిం రయిమితి రయిం ఊర్జో నపాత్ నపాజ్జాతవేద జాతవేదస్వశస్తిభిః జాతవేదైతి జాతావేదః సుషస్తిభిర్మందస్వ సుషస్తిభిరితి సుషస్తిభిః మందస్వ ధీతిభిః ధీతిభిరితిః ధీతిభిరితి ధీతిభిః హిత ఇది హిత ే ఇష ే ఇది ే ఇషత్సం సందధు దధుర్భూరిరేతస భూరిరేతస చిత్రోదయ భూరిరేతస ఇది భూరిరేతస చిత్రోదయో వామజాతా చిత్రోదయ ఇది చిత్రారూదయ వామజాతా ఇది వామాజాతా పావకవర్చా శుక్రవర్చా పావకవర్చా ఇది పావకావర్చా శుక్రవర్చా అనూనవర్చా శుక్రవర్చా ఇది శుక్రవర్చా అనూనవర్షావృత్ అనూనవర్షానూనావర్చా ఉది యర్షి యర్షి భానునా భానునేది భానునా పుత్ర పితరా పితరా విచరన్ విచరన్నుప విచరన్నితి విచరన్ ఉపాసి ఉభస్యుభే ఉభే పునక్షి ఉభే ఇుభే పునక్షి రోదసీ రోదసీ ఇది రోదసీ ఋతావానం మహిషం ఋతావానమిత్రుతావానం మహిషం విశ్వచర్షణి విశ్వచర్షణిమగ్నిం విశ్వచర్షణిమితి విశ్వాచర్షణి అగ్నికం సుమ్నాయ సుమ్నాయ దధిరే దధిరే పుర పురోజనాహ జనా ఇది జనాహ శృత్కర్ణం సప్రథస్తమం శృత్కర్ణమితి శృత్కర్ణం సప్రథస్తమం ద్వా సప్రథస్తమతి సప్రథాతమం ద్వా గిరా గిరా దైవ్యం దైవ్యం మానుషా మానుషా యుగా యుగేతి యుగా నిష్కర్తారమధ్వరస్య నిష్కర్తారమితి వినీకర్తారం అధ్వరస్ ప్రచేతసం ప్రచేతసం క్షయంతం ప్రచేతసతి ప్రాచేతసం క్షయంతకం రాధసే రాధసే మహే మహ ఇది మహే రాజిం భృగూనా భృగూనాశిజం ఉషిజం కవిక్రతం కవిక్రతం ప్రణక్షి కవిక్రతమితి కవీక్రతం ప్రణక్షి సాదసిం సాదసికం రయిం రయమితి రయిం చితస్థ పరిచిత పరిచిత ఊర్ధ్వజిత పరిచిత ఇది పరిచిత ఊర్ధ్వజిత శ్రయధ్వం ఊర్ధ్వజిత్యోర్ధ్వజిత శ్రయధ్వం తయా దేవతయా దేవతయా అంగిరస్వద్ అంగిరస్వధ్రువా ధ్రువా సీదత సీదతేతి సీదత ఆప్యాయస్వ ప్యాయస్వసం సమేతో ఏతుశ్వర విశ్వత సోమ సోమవృష్ణియం వృష్ణియమితి వృష్ణియం ధవా వాజస్ వాజస్ సంగథే సంగథ ఇది సంగే సందే హే పయాగుంసి పయాగుంసి తమ్ సమో ఉజంతు ఎంతు వాజా వాజాస్వం సంవృష్ణయాని వృష్ణయాన్యభిమాతిషాహ అభిమాతిషాహ ఇత్యభిమాతీసాహ ఆప్యాయమానో అమృతాయ ఆప్యాయమాన ఇత్యాప్యాయమాన అమృతాయ సోమ సోమదివి దివి శ్రవాగుంసి శ్రవాగస్యుత్తమాని ఉత్తమాని ధిష్ ఉత్తమానేత్యుత్తమాని ధిష్వేతి ధిష్ అభ్యర్థాద్ అస్థాద్విశ్వా విశ్వాతమా ప్రతమా అరాధీ అరాధీస్తత్ తదగ్ని అగ్నిరాహ ఆహ తత్ తదు సోమ సోమ ఆహ ఆహేత్యాహ బృహస్పతి సవిత సవిత తన్మే మాహ ఆహ పూషా పూషామా మాధాత్ అథాత్ సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోక ఇది లోకే యదక్రంద అక్రంద ప్రథమం ప్రథమం జాయమాన జాయమాన ఉద్యన్ ఉద్యాన్ సముద్రాత్ ఉద్యన్యుచ్యుతయన్ సముద్రాదుత ఉతవా వా పురీషాత్ పురీషాద్విపురీషాత్ శ్యనస్య పక్షా పక్షాహరిణస్య హరిణస్య బాహూ బాహూ ఉపస్థుతం బాహూ ఇది బాహూ ఉపస్థుతం జనిమ ఉపస్థుతమిపాస్తుతం జనిమ తత్తే తే అర్వన్ అర్వన్యుత్యర్వన్ అపాం పృష్టం పృష్టమసి అసి యోని యోనిరగ్నే అగ్నే సముద్రం సముద్రమభిత అభిత పింబమానం పింబమానమితి పింబమానం వర్ధమానం మహ మహ ఆచ పుష్కరం పుష్కరం దివ దివ మాత్రయా మాత్రయా వరిణా వరిణా ప్రథస్వ ప్రథస్వేది ప్రథస్వ బ్రహ్మజ్ఞానం జ్ఞానం ప్రథమం ప్రథమం పురస్తాద్ పురస్తాద్వి విసీమత సీమత సురుచ సురుచో వేన సురుచ ఇది సురుచ వేన ఆవహ ఆవలిత్యావహ స బుద్ధ్నియా ఆహ బుద్ధ్నియా ఉపమా ఉపమా అస్య ఉపమా ఇత్యుపామా అస్య విష్ఠా విష్ఠాత విష్ఠాయితి వీస్థా సతశ్చ సయోనిమ్ యోనిమసత అసతశ్చ చ వివ ఇవరి వివ హిరణ్యగర్భస్థం హిరణ్యగర్భ ఇది హిరణ్యగర్భ సమవర్తత అవర్తతాగ్రే అగ్రే భోజస్ భోజస్ జాత జాతపతి పతిరేక ఏక ఆసీత్ ఆసీదిసీద్ సదాధార దాధార పృథివీం పృథివీం యాముత ఉదేమాం ఇమాంగస్మై తస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ రప్సస్కంధ సస్కంద పృథివీం పృథివీమను అనుద్యాం యామిమం ఇమం చయోనిమ్ యోనిమను అనుయ యశ్చ చ పూర్వ పూర్వ ఇది పూర్వ తృతీయం యోనిమ్ యోనిమను అను సంచరంతం సంచరంతం దర్శనం సంచరంతమితి సంచరంతం దర్శనం జుహోమి జుహోమ్యను అను సప్త సప్తహోత్రాహ హోత్రా ఇది హోత్రాహ నమో అస్సు అస్సు సర్పేభ్య సర్పేభ్యో పృథివీం పృథివీమను అన్విత్యను ఏ అంతరిక్షే అంతరిక్షే ఏ దివి దివిజేభ్య తేభ్య సర్పేభ్య సర్పేభ్యో నమ నమ ఇది నమ ఏద అదో రోచనే రోచనే దివ దివో ఏ వా సూర్యస్య సూర్యస్య రశ్మిషు రశ్మిష్విజి రశ్మిషు ఏషామప్సు అప్సు సద అప్సిపోసు సద కృతం కృతం తేభ్య తేభ్య సర్పేభ్య సర్పేభ్యో నమ నమ ఇది నమ యా ఇషవ ఇషవో యాతుధానామితి యాతుధానానస్పతీన్ వనస్పతీ గుమ్రను అన్విత్యను ఏవాటేషు అవటేషు శేరతే శేరతే తేభ్య తేభ్య సర్పేభ్య సర్పేభ్యో నమ నమ ఇది నమ ధ్రువాసి అసి ధరుణా ధరుణాస్త అస్తృతా విశ్వకర్మణ విశ్వకర్మణ సుకృతా విశ్వకర్మణేతి విశ్వకర్మణ సుకృతేతి సుకృతా మా త్వా సముద్ర సముద్ర ఉద్వధీర్ వధీన్మా మా సుపర్ణ సుపర్ణోవ్యసమాన సువర్ణ ఇది సువర్ణ అవ్యసమాన పృథివీం పృథివీం నృగంహ నృగంహేతి నృగంహ ప్రజాపతి స్వా ప్రజాపతిరితి ప్రజాపతి సాదయతు సాదయతు పృథివ్యా పృథివ్యా పృష్టే పృష్టే ద్విజస్వతీం యజస్వతీం ప్రసస్వతీం ప్రసస్వతీం ప్రస ప్రసోసి అసి పృథివీ పృథివ్యసి అసి భూ భూరసి అసి భూమి భూమిరసి అస్యలిభి అలిదిరసి అసి విశ్వధాయా విశ్వధాయా విశ్వస్య విశ్వధాయా ఇది విశ్వధాయా విశ్వస్య భువనస్య భువనస్య ధర్త్రీ ధర్త్రీ పృథివీం పృథివీం యచ్చ యచ్చ పృథివీం పృథివీం నృగంహ నృగంహ పృథివీం పృథివీం మా మా హిగుంసీ హిగుంసీర్విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ ధ్యానాయ అపానాయేతి ప్రాణాయ ధ్యానాయో దానాయ ధ్యానాయేతి వీరనాయ ఉదానాయ ప్రతిష్టాయై ఉదానాయేత్యుత్ అనాయ ప్రతిష్టాయై చరిత్రాయ ప్రతిష్టాయాయి ప్రతిష్టాయై చరిత్రాయాగ్నిః అగ్నిస్వా స్వాభి అధిపాతు పాతు మహ్యా మహ్యా స్వస్త్యా స్వస్త్యా ఛర్దిషా ఛర్దిషా శంతమేన శంతమేన తయా శంతమేనేతి శంతమేన తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువా సీద సీదేతి సీద కాండాత్ కాండాత్ ప్రరోహంతి కాండాత్ కాండాది కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష ప్రరోహంతీతి ప్రారోహంతి పరుష పరుష పరి పరుష పరుషది పరుష పరుష పరీతి పరి ఏవాన దోదూర్వే దూర్వే ప్రతను తను సహస్రేణ సహస్రేణ శతేన శతేన చేతి యా శతేన శతేన ప్రతనోషి ప్రతనోషి సహస్రేణ ప్రతనోషీతి ప్రాతనోషి సహస్రేణ విరోహసి విరోహసీతి విరోహసి తస్యాస్తే హే దేవి దేవీష్టకే ఇష్టకే విధేమ విధేమ హవిషా హవిషా వయమ్ వయమితి వయమ్ అషాఢాసి అసి సహమానా సహమానా సహస్వ సహస్వారాతీ అరాతీ సహస్వ సహస్వారాతీయత రాతీయత సహస్వ సహస్వృతనా పృతనా సహస్వ సహస్వృతన్యత పృతన్యత ఇది పృతన్యత సహస్రవీర్యాసి సహస్రవీర్యేతి సహస్రవీర్యా అసి సా మా మా జిన్వ జిన్వేతి జిన్వ మధువాతాహ వాతృతాయతే ఋతాయతే మధు ఋతాయత ఇత్రితాయతే మధు క్షరంతి క్షరంతి సింధవ సింధవ ఇది సింధవ మాధ్వీర్ణ వస్సంతు సంతోషధీ ఓషధీరిషధీ మధునక్తం నక్తముత ఉతోషసి ఉషసి మధువత్ మధుమత్పార్థివం మధుమరిది మధుమత్ పార్థివం రజ రజ ఇది రజ మధుద్యో ద్యౌరస్సు అస్సు నితేతి పిత మధుమాన్న మధుమానితి మధుమాన్ నో వనస్పతి వనస్పతిర్మధుమాన్ మధుమాగుమ్మస్సు మధుమానితి మధుమాన్ అస్సు సూర్య సూర్య ఇది సూర్య మాధ్వీర్గావ రావోవంతు నైదిన మహీద్యో ద్యో పృథివీ పృథివీ చన నమం ఇమయ్యజ్ఞం యజ్ఞం వివీక్షతా వివీక్షతమితి వివీక్షతా వివృతాన్న నో భ్రీమభి భ్రీమభిరితి భ్రీమాభి తద్విష్ణో విష్ణో పరమం పరమం పదం పదకం సదా సదా పశ్యంతి పశ్యంతి సూరయ సూరయ ఇది సూరయ దివీర ఇవ చక్షు చక్షురాతతమం ఆతపమిత్యాతమం ధ్రువాసి అసి పృథివీ పృథివీ సహస్వ సహస్వృతన్యత వృతన్యత ఇది వృతన్యత స్యూతా దేవేభిరమృతేన అమృతేనా ఆగాహ అగాహ యాస్తే అగ్నే అగ్నే సూర్యే సూర్యే రుచ రుచ ఉద్యత ఉద్యతో దివం ఉద్యత ఇత దివమాతన్వంతి ఆతన్వంతి రశ్మిభి ఆతన్వంతీత్యాతన్వంతి రశ్మిభిరితి రశ్మీభి తాభిస్సర్వాభి సర్వాభీ రుచే రుచే జనాయ జనాయన అస్కృతి కృతీతి కృతి యావ ఓ దేవాసూర్యే సూర్యే రుచ రుచోగోషు ఓష్వశ్వేషు అశ్వేషు యా రుచ రుచ ఇది రుచ ఇంద్రాగ్నీతాభి ఇంద్రాగ్నీతీంద్రాగ్ని తాభిస్సర్వాభి సర్వాభీరుచం రుచన్న నో ధత్త ధత్త బృహస్పతే బృహస్పత ఇది బృహస్పతే విరాడ్జ్యోతి విరాడితి వీరాడ్ జ్యోతిరధారయత్ అధారయత్ సమ్రాట్ సమ్రాడ్జ్యోతి సమ్రాడితి సమ్రాట్ జ్యోతిరధారయత్ అధారయత్ స్వరాట్ స్వరాడ్జ్యోతి స్వరాడితి స్వరాట్ జ్యోతిరధారయత్ అధారయదిత్యధారయత్ అగ్నే జుక్ష యుక్ష్వాహి ఇయే యే తవ తవాశ్వాస అశ్వాసో దేవ ఏ సాధవ సాధవ ఇది సాధవ అరం వహంతి వహంత్యాశవ ఆశవైత్యాశవ యుక్ష్వాహి దేవహూతమాన్ దేవహూతమాగుం అశ్వాన్ దేవహూతమానిచి దేవాహూతమాన్ అశ్వాగుం అగ్నే అగ్నే రథీ రథీరివ ఇవేతీవ నిహోత హోతా పూర్వ్య పూర్వ్య సద సద ఇది సద తపశ్చ స్కంద స్కంద పృథివీ పృథివీమను అనుద్యాం వ్యామిమం ఇమం చయోనిమ్ యోనిమను అనుయ యూర్వ పూర్వైతి పూర్వ తృతీయోనిమ్ యోనిమను అను సంచరంతం సంచరంతం ద్రప్సం సంచరంతమితి సంచరంతం వ్రప్సం జుహోమి జుహోమ్యను అను సప్త సప్తహోత్రాహ హోత్రి హోత్రాహ అభూదిదం ఇదం విశ్వస్ విశ్వస్ భువనస్ భువనస్ వాజినం వాజినమగ్నే అగ్నేర్వీశ్వానరస్ వైశ్వానరస్ చేతి చ అగ్నిర్జ్యోతిష జ్యోతిషా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ రుక్మ రుక్మా వర్చస వర్చసా వర్చస్వాన్ వర్చస్వామితి వర్చస్వాన్ రుచే రుచే రుచే కాసం సమిత్ ఇత్స్రవంతి స్రవంతి సరిత సరితో నేనా ధేనాతి ధేనా అంతర్హృదా హృదా మనసా మనసా పూయమానా పూయమానా పూయమానా ఘతస్య ధారా ధారా అభి అభిచాకశీమి చాకశీమి చాకశీమి ఇరంగిలో వేతస వేతసో మధ్యే మధ్య ఆసాం ఆసామిత్యాసాం తస్మిన్ సుపర్ణ సుపర్ణో మధుకృత్ సుపర్ణ ఇది సుపర్ణ మధుకృత్ కులాజీ మధుకృతి మధుకృత్ కులాజీ భజన్ భజన్నాస్తే ఆస్తే మధు మధుదేవతారభ్య దేవతారభ్యది దేవతారభ్య తస్యాసతే ఆసతే హరయ హరయ సప్త సప్తీరే తీరే స్వధాం స్వధాం దుహానా సుధామితి స్వాధాం దుహానా అమృతస్ అమృతస్ ధారా ధారామితి ధారా ఆదిత్యం గర్భం గర్భం వయసా వయసా సమంజన్ సమంజన్ సహస్రస్ సమంజన్ని సమంజన్ సహస్రస్ ప్రతిమా ప్రతిమాం విశ్వరూపం ప్రతిమామితి ప్రతిమాం విశ్వరూపమితి విశ్వారూపం పరిబృంధి బృంధి హరసా హరసా మా మాభి అభిమృక్ష వృక్షశతాయుషం శతాయుషం గృణి శతాయుషమితి శత ఆయుషం గృణి చీయమాన చీయమాన ఇది చీయమాన ఇమం మా మా హిగుంసీ హిగుంసీర్ద్విపాదం ద్విపాదం పశూనా ద్విపాదమిది ద్వీపాదం పశూనాగం సహస్రాక్ష సహస్రాక్ష మేధే సహస్రాక్షేది సహస్రాక్ష మేధ ఆచీయమాన చీయమాన ఇది చీయమాన మయమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనుగోని నిషీద సీదేతి సీద వాతస్యభ్రాజిం భ్రాజిం వరుణస్ వరుణస్ నాభిం నాభిమశ్వం అశ్వం జ్ఞానం జ్ఞానగం సరిరస్ సరిరస్ మధ్యే మధ్యరి మధ్యే శిశుం నదీనా నదీనాగం హరిం హరిమద్రిబుద్ధం అద్రిబుద్ధమగ్నే అద్రిబుద్ధమిత్యద్రీబుద్ధం అగ్నే మా మా హిగుంసీ హిగుంసీ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్యది ఓమన్ ఇవం మా మా హిగుంసీ హిగుంసీరేకశం ఏకశం పశూనా ఏకశమిేకాశం పశూనాం కనిక్రదం కనిక్రదం వాజినం వాజినం వాజినేషు వాజినేష్ి వాజినేషు గౌరమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనుగోని నిషీద సీదేది సీద అజస్రమిందు ఇందుమనుషం అరుషం భురణ్యం భురణ్యుమగ్ని అగ్నిమీడే ఈడే పూర్వచిత్త పూర్వచిత్త నమోభి పూర్వచిత్తాది పూర్వాచిత్త నమోభిరిది నమహాభి సపర్వభిః పర్వభిర్ృతుష పర్వభిరిది పర్వాభిః ఋతుష కల్పమాన ఋతుషైత్రుష కల్పమానోగా నామ్మా మా హిగుంసీ హిగుంసీరదికిం అదికిం విరాజం విరాజమితి వీరాజం ఇమకం సముద్రం సముద్రకం శతధారం శతధారముత్సం శతధారమితి శతాధారం ఉత్సం యచ్యమానం యచ్యమానం భువనస్య యచ్యమానమిది అచ్యమానం భువనస్య మధ్యే మధ్యేతి మధ్యే ఘృతం గృహాణమది అదిగిం జనాయ జనాయాగ్నే అగ్నేమా మాహిగుంసీ హింసీ పరమే పరమే ద్యోమన్ ద్యోమన్వితి ఓమన్ గమయమారణ్యం ఆరణ్యమను అనుతే ఏదిశామి దిశామి తేన చిన్వాన చిన్వానస్ తనువ తనువోని నిషీద సీదేతి సీద పురోత్రిపృష్టు పృష్ణుర్వరుణస్ వరుణస్ నాభిం నాభిమవిం అరింజ్ఞానాగం రజస రజసస్ పరస్మాద్ పరస్మాది పరస్మాద్ మహీజుం సాహస్రీ సాహస్రీమసురస్ అసురస్ మాయా మాయామగ్నే అగ్నేమా మాహిగుంసీ విగుంసీ పరమే పరమే ద్యోమన్ ద్యోమన్యదివి ఓమన్ ఇమామూర్ణాయుం ఊర్ణాయుం వరుణస్ వరుణస్ మాయా మాయాం త్వచం త్వచం పశూనాం పశూనాం ద్విపదాం ద్విపదాం చతుష్పదాం ద్విపదామితి ద్వీపదాం చతుష్పదామితి చతుర్హోపదాం త్వష్టు ప్రజానాం ప్రజానాం ప్రథమం ప్రజానామి ప్రజానాం ప్రథమం జనిత్రం జనిత్రమగ్నే అగ్నేమా మాహిగుంసీ విగుంసీ పరమే పరమే ద్యోమన్ ద్యోమన్నితి ఓమన్ ఉష్ట్రమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనువోని నిషీద సీదేతి సీద యో అగ్ని అగ్నిరగ్నే అగ్నేస్తపస తపసోధి అధిజాత జాతశోచాత్ శోచా పృథివ్యా పృథివ్యా ఉద ఉత వా దివ దివస్పరి పరీతి పరి ఏన ప్రజా ప్రజా విశ్వకర్మా ప్రజాతి ప్రజా విశ్వకర్మా వ్యానట్ విశ్వకర్మేతి విశ్వకర్మ వ్యానటం వ్యానరి ఆనట్ తమగ్నే అగ్నే హేడ హేడ పరి పరితే తే వృణక్తు వృణక్తి వృణక్తు ప్రజాహి హగ్నే అగ్నేరజనిష్ట అజనిష్టగర్భాత్ గర్భాత్ సా వై వా అవశ్యత్ అవశ్యజనితారమగ్రే అగ్రయిత్యగ్రే తయారోహం రోహమాయన్ ఆయన్నుప ఉపమేధ్యాస మేధ్యాసస్తయా దేవామగ్రే అగ్ర ఆయన్ ఆయన్యత్యాయన్ శరభమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామి తేన తేన చిన్వాన చిన్వానస్తనువ తనువోని నిషీద సీదేతి సీద ఇంద్రాగ్నిరోచనా ఇంద్రాగ్నీంద్రాగ్ని రోచనా దివ దివ పరి పరివాజేషు వాజేషు భూషత భూషత ఇది భూషత తద్వాం వాంఛేతి చేతి ప్రవీర్యం వీర్యమిది వీర్యం శఖర వృత్తం వృత్తముత ఉత సమోతి సమోతి వాజం వాజమింద్రా ఇంద్రాయ యో అగ్ని అగ్ని సహురీ అగ్నిగ్ని సహురీ సపర్యా సహురీ ఇది సాహురీ సపర్యాది సపర్యా విరజ్జంతావసవ్యస్ అసవ్యస్ భూరే భూరే సహస్తమా సహస్తమా సహసా సహస్తమేది సహసమా సహసా వాజయంత వాజయంతేతి వాజయంత ప్రచర్షణిభ్య చర్షణిభ్య ప్రతనా చర్షణిభ్యైతి చర్షణీభ్య ప్రతనా హవేషు హవేషు ప్రపృథివ్యా పృథివ్యా రిలిచాథే రిలిచాథే దివ రిలిచాథే ఇది రిలిచాథే దివశ్చ చేతి చ ప్రసింధుభ్య సింధుభ్య ప్ర సింధుభ్యరి సింధుభ్య ప్రగిరిభ్య గిరిభ్యో మహిత్వా గిరిభ్యరి గిరిభ్య మహిత్వా ప్ర మహిత్రేతి మహిత్వా ప్రేంద్రాగ్ని ఇంద్రాగ్ని విశ్వా ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని విశ్వాభువన భువనాది అత్యన్యా అన్యేత్యన్యా మరుదోయస్ హి క్షయే క్షయే పాథ పాథా దివ దివో విమహస విమహస ఇది విమహస ససుగోపాతమ సుగోపాతమో జన సుగోపాతమైతి సుగోపాతమ జన ఇది జన యజ్ఞైర్వా వాయజ్ఞవాహస యజ్ఞవాహసో విప్రస్ యజ్ఞవాహస ఇది యజ్ఞావాహస విప్రస్వా వామతీనా మతీనామితి మదీనా మరుతశృణుత శృణుతాహవం హవమితి హవం శ్రియసేకం కం భానుభి భానుభిస్తం భానుభిరితి భానుభి సంవిమిక్షిరే విమిక్షిరేతే ఏ రశ్మిభి రశ్మిభిస్తే రశ్మిభిరి రశ్మేభి ఋక్వభి ఋక్వభి సుఖాదయ ఋక్వభిర్తృక్వాభి సుఖాదయ ఇది సుఖాదయ ఏ వాశీమంత వాశీమంత ఇష్మిణ వాశీమంత ఇది వాశీమంత ఇష్మినో అభీరవ అభీరవో విద్రే విద్రే ప్రియస్య ప్రియస్య మారుతస్య మారుతస్య ధామ్న ధామ్న ఇది ధామ్న అవతే తేహేడ హేడ ఉత్ ఉదుత్తమం ఉత్తమమిత్యుదుత్తమం తయాన నశ్చిత్ర చిత్ర ఆభవత్ భువదూతీ ఊతీ సదావృధ సదావృధ సఖా సదావృధ ఇది సదావృధ సఖేది సఖా తయా శతిష్టయా శతిష్టయా వృదా వృతేది వృత కో అద్య అద్యయుంక్తే యుంక్తే ధురి ధురిగాస్ ఋతస్య శిమీవత శిమీవతో భావిన భావినో దుర్హృణాయూన్ దుర్హృణాయూనిది దుర్హృణాయూన్ ఆసన్నిషోన్ ఋత్స ఆసన్నిషోనిసన్ ఇషూన్ ఋత్సో మయోభూన్ ఋత్స ఇది హృత్సో అస మయోభూనియ మయోభూనితి మయ భూన్ యేషాం ఏషాం భృత్యాం భృత్యామృణధర్ మృణధత్స సజీవాత్ జీవాదితి జీవాత్ అగ్నేనయ నయా ఆ దేవానాం దేవానాగంశం సన్న నోభవంతు వాజే వాజే వాజే వాజేతి వాజే వాజే అప్స్వగ్నే అప్సిపురుసు అగ్నే సభి సధిష్టవ తవస ఔషధీ ఔషధీరను అనురుధ్యతే రుధ్యస ఇది రుధ్యసే అర్ధే సన్ సంజాయసే జాయసే పునః పునరిది పునః వృషా సోమ సోమద్యుమాన్ ద్యుమాగుంపసి ద్యుమానిది ద్యుమాన్ అసి వృషా వృషాదేవ దేవృషవృత వృషవృత ఇది వృషవృత వృషా ధర్మాణి ధర్మాణి దధిషే అధిష ఇది దధిషే ఇమం మే మే వరుణ వరుణత తాయామి యామి త్వం సన్న నో అగ్నే అగ్నే సహ సత్వం సన్న నో అగ్నే అగ్న ఇత్యగ్నే ఓ చతుర్థకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.